ఎగురవే చేనేత బావుట నీ హక్కుల రక్షణకై నినదించి నిలుపరా. కార్మిక రక్షణ కొరకై కదులుదాము రండిరా, చేయి కలిపి నడుపరా చేనేత సోదరా. ఎగురవై ఎగురవై చేనేత బావుట. అగ్గిపెట్టెలోన చీర నమరించిన నాడి నిన్ హతమార్చగనించినారు ఆనాటి తెల్ల దొరలు. మన భారత జాతి పితలు మహా ఉగ్రులై ఎగసి కసి తీరగ సీమ పట్ట మసి చేసిరి మంటలలో. ఎగురవై ఎగురవై చేనేత బావుట. రాట్నముపై దూది వడికి రమ్యముగా నూలు చేసి చేతి మగ్గములపైనే చేర్చి నూలు బట్టలల్లి. ఆ బట్టలు ధరించగా అందరొక్కటై పలికి హస్తకళలలోన నిన్ను అధినేత వన్నారు. ఎగురవై ఎగురవై చేనేత బావుట. నూలు ధరలు నింగికెగసి రంగురేటు రగులుతుంది, కూలి జనుల కందుబాటు నేత బట్ట లేకుంది. పవరు వస్త్ర ఉప్పెనతో చేనేతలు నలుగుతుంటే జాతి పితల వారసులకు జాలి కూడా కలగదాయే. ఎగురవై ఎగురవై చేనేత బావుట. అధిక ధరల కాలంలో అంధకార పాలనలు ఆకలికే కలరోదనలాలకించు ఘనులెవ్వరు. శ్రమజీవికి చాలినంత కూలి కొరకు ఎవరైనా పోరాటమ చెయ్యాలి, పోరి గెలుచుకోవాలి. ఎగురవై ఎగురవై చేనేత బావుట. కాంతులిదజల్లని ఆకాశమే శూన్యమూర, అరుణ కాంతి ప్రసరించని ప్రకృతియే వికృతిరా. అనగారిన నీ బ్రతుకున అంధకారమెందుకురా, ఉద్యమాలి నీ వృత్తికి ఊపిరి నిలబెట్టునురా. ఎగురవై ఎగురవై చేనేత బావుట, నీ హక్కుల రక్షణకై నినదించి నిలుపరా. కార్మిక రక్షణ కొరకై కదులుదాము రండిరా, కార్మిక రక్షణ కొరకై కదులుదాము రండిరా. చేయి కలిపి నడుపరా చేనేత సోదరా. ఎగురవై ఎగురవై చేనేత బావుటా.